అత తృతీయాష్టః చతుర్థ ప్రశ్న ప్రారంభః. బ్రహ్మణే బ్రాహ్మణమాలభతే క్షత్రాజరాజన్యం అభుర్భ్యో వైశ్యం తపసే శూద్రం తమసే తస్కరం నారకాయ వీరహణం ఆత్మనే క్లీవం ఆక్రగాయోగూ కామాయ పుగ్గుశ్చలూ అతికృష్టాయ మాగధం గీతాయ సూతం వృత్తాయ శైలూషం ధర్మాయ సభాచరం నర్మాయ రేభం నరిష్ఠాయై భీమలం అసాయ కారిం ఆనందాయ స్త్రీషఖం ప్రముదే కుమారే పుత్రం మేధాయై రథకారం ధైర్యాయ తక్షాణం శ్రమాయ కౌలాలం మాయాదే కార్మారం రూపాయ మణికారం శుభే వపం శరవ్యాయాషుకారం ఏత్యేధన్వకారం కర్మణేజ్యాకారం ఇష్టాజరజ్జు సర్గం మృత్యవే మృగయం అంతకాయ స్వనితం సంధ్యయే జారం దేహాజోపపతిం నిరత్యేతరివిత్తం ఆర్జేతరివిదానం అరాధ్యేదిషోపతిం పవిత్రాజభృషజం ప్రజ్ఞానాయ నక్షత్రదర్శం నిష్కృత్యేపేషస్కారీ బలాజోపదాం వర్ణాయనూరుధం నదేభ్య పౌంజిష్టం రక్షేకాభ్యో నైషాదం పురుషవ్యాఘ్రాయ దుర్మదం ప్రయుద్భ్య ఉన్మత్తం గంధర్వాప్సరాభ్యో వ్రాత్యం సర్పదేవజనేభ్యో ప్రతిపదం అవేభ్యకితవం అకితవం విశాచేభ్యో విజరకారం యాతుధానేభ్య కంటకకారం ఉత్సాదేభ్య కుబ్జం ప్రముదే వామనం ద్వార్భ్యశ్రామం స్వప్నాజాంధం అధర్మాయ బధిరం సంజ్ఞానాయ స్మరకారీ రామోద్యాయోపసదం ఆశిక్షాయై ప్రశ్నినం ఉపశిక్షాయ అభిప్రశ్నినం మర్యాదాయై ప్రశ్న వివాదం ఋత్యైస్తేన హృదయం వైరహత్యాయ పిశునం వివిత్యై క్షత్తారం ఔపద్రష్టాయ సంగ్రహీతారం బలాయానుచరం భూమ్నే పరిష్కందం ప్రియాయ ప్రియవాదినం అరిష్ట్యా అశ్వసాదం మేధాయ వాసఃపల్పూలీ ప్రడామాయ రజయత్రీ భాయై దార్వాహారం ప్రభాయా ఆగ్నేంధం నాగస్య పృష్ఠాయాభిషేక్తారం ప్రధ్నస్య విష్టపాయ పాత్రనిర్ణేగం దేవలోకాయ పేషితారం మనుష్యలోకాయ ప్రకరితారం సర్వేభ్యో లోకేభ్య ఉపసేక్తారం అవర్తే వధ్యాయోపమంథితారం సువర్గాయ లోకాయ భాగదుఘం పరిశిష్టాయ నాకాయ పరివేష్టారం అర్మేభ్యో హస్తిపం జవాయాశ్వపం పుష్ట్యే గోపాలం తేజసే జపాలం దీర్యాజావిపాలం ఇరాజై కీలాశం కీలాలాయ సురాకారం భద్రాయ గృహపం శ్రేజసే విత్తధం అధ్యక్షాయానుక్షత్తారం మన్యవేజస్పాపం క్రోధాయ నిసరం శోకాయాభిసరం ఉత్కూలగూర్వాభ్యాంతస్థిలం యోగాయ యోక్తారం క్షేమాయ విమోక్తారం వపుషేమానస్కృతం శీలాజాంజనేకారం నిరృత్యైకోశకారీ యమాయాసోం యమ్యైయమసోం అథర్వభ్యోపతోకాం సంవత్సరాయ పర్యారిణీ పరివత్సరాజా విజాతాం ఇదావత్సరాజా పస్కద్వరీం యద్వత్సరాజాచేత్వరే వత్సరాజ విజర్జరా సర్వాజపలిక్నే వనాయ వనపం అన్యతోరణ్యాయదాపం సరోభ్యోధైవరం వేషంతాభ్యోదాశం ఉపస్థావరీభ్యో వైందం నడ్వలాభ్యశ్రౌష్కలం పార్యాయకైవర్తం అవార్యాయ మార్గారం తీర్థేభ్య ఆంగం విషమేభ్యో మైనారం స్వనేభ్య పర్ణకం గుహాభ్య కిరాతం సానుభ్యో జంభకం పర్వతేభ్య కింపూరుషం ప్రతిశ్రుత్కాయారుతులం ఘోషాయ భషం అంతాయ బహువాదినం అనంతాయ మూకం మహసే వీణావాదం రోషాయ తూణబద్ధ్మం ఆక్రందాయ దుందుభ్యాఘాతం అవరస్పరాయ శంఖధ్మం ఋభుభ్యో జినసంధాయం సాధ్యేభ్యశ్చర్మమ్నం బీభత్సాయై పౌల్కసం భోక్త్యై జాగరణం అభోక్త్యై స్వపనం తులాయై వాణిజం వర్ణాయ హిరణ్యకారం విశ్వేభ్యో దేవేభ్యస్తిధ్మలం పశ్చాద్దోషాయ గ్లావం వృత్యై జనపాదినం యద్ధా అపగల్భం సగుంశరాయ ప్రచ్ఛిదం హతాయ పుగ్గుశ్చలోమాలభతే వీణాభారంగణకంగీతాయ యాదశేషాభుల్యాం నర్మాయ భద్రవతీ తోణబద్ధ్వం గ్రామణ్యం పాణిసంఘాతం నృత్తాయ మోదాయానుక్రోషకం ఆనందాయ తలవం అక్షరాజాయ కితవం కృతాయ సభావినం త్రేతాయ ఆదినవదర్శం ద్వాపరాయ బ్రహిస్సదం కలయే సభాస్థాణుం దుష్కృతాయ చరకాచార్యం అధ్వనే బ్రహ్మచారిణం పిశాచేభ్యశ్రైరగం పిపాసాయై గోవ్యక్షం నిర్వృత్తే గోఘాతం క్షుధేతో వికర్తం క్షతృష్ణాభ్యాంతం యోగాం వికృంతంతం మాగుంసం భిక్షమాణ ఉపతిష్టతే ధూమ్యై పీఠసర్పిణమాలభతే అగ్నయే గుంసలం వాయవే చాండాలం అంతరిక్షాయ వగుంసనర్తినం వివేఖలతిం సూర్యాయ హర్యక్షం చంద్రమసే నిర్మిరం నక్షత్రేభ్యకిలాసం అన్నే శుక్లం పింగళం రాత్రియై కృష్ణం పింగాక్షం వాచే పురుషమాలభతే ప్రాణమపానం జానము దానగుం సమానంతాని వాయవే సూర్యాయ చక్షురాలభతే మనశ్చంద్రమసే దిగ్భ్యశ్రోత్రం ప్రజాపతయే పురుషం అథైతానరూపేభ్య ఆలభతే అతిహ్రస్వమతిదీర్ఘం అతిదృశమత్యగుంసలం అతిశుక్లమతికృష్ణం అతిశ్లక్ష్ణమతిలోమశం అతికిరీటమతిదంతురం అతిమిర్మిరమతిమేమిషం ఆశాయై జామిం ప్రతీక్షాయై కుమారీ. ఇతి తృతీయాష్టః చతుర్థ ప్రశ్నః సమాప్తః. అత తృతీయాష్టః పంచమ ప్రశ్న ప్రారంభః. సత్యం ప్రపద్యే వ్రతం ప్రపద్యే అమృతం ప్రపద్యే ప్రజాపతే ప్రజాంతరవమనార్తాం ప్రపద్యే ఇదమహం పంచదశే నవజ్రేణ విషంతం భ్రాతృయమవక్రామామి యోస్మాం వేష్టి యంచ వయం విష్మః భూర్భువస్సువః కిం ప్రభోవాజ అభిద్యవః అవిష్మంతో ఘృతార్చ్యా దేవాంజిగాతి సుమ్నయః అగ్న ఆయాహి వీతయే దృఢానో హవ్యదాతయే విహోతా సత్సి బర్హిషి తన్వా సమిద్భిరంగిరః ధృతేన వర్ధయామసి బృహచ్చోచాయ విష్ఠ్య సన పృథుశ్రవాయ్యం అచ్చాదేవ వివాససి బృహదగ్నే సువీర్యం దీవేన్యో నమస్యస్తిర తమాగుంసి దర్శత సమగ్నిరిధ్యతే వృషా వృషో అగ్నిః సమిధ్యతే అశ్వో నదేవవాహన తగుం హవిష్మంత ఈడతే వృషమన్వా వయం వృషన్ వృషాణస్తమి ధీమహే అగ్నే దీవ్యతం బృహద్ అగ్నిందూతం వృణీమహే హోతారం విశ్వవేదసం అస్య యజ్ఞస్య సుక్రతుం సమిధ్యమానో అద్ధరే అగ్నిః పావకేభ్యః శోచిష్కేశస్తమీమహే సమిద్ధో అగ్న ఆహుత దేవాని యక్షిస్వధ్వర త్వగుంహిహవ్యవాణసి ఆజుహో తదువస్యత అగ్నిం ప్రయత్యధ్వరే వృణేధ్వగుంహవ్యవాహనం త్వం వరుణ ఉత మిత్రో అగ్నే త్వాం వర్ధంతి మతిభిర్వసిష్ఠాః త్వే వసుషననామి సంతో యూయం పాత స్వస్తిభిః సదానః అగ్నే మహాగుం అహిబ్రాహ్మణ భారత అసావసౌ దేవేద్ధో మన్విద్ధః ఋషిష్ఠుతో విప్రానుమదితః కవిశస్తో బ్రహ్మతగుంషితో ఘృతాహవనః ప్రణేర్యజ్ఞానాం ప్రసేరధ్వరాణాం అతోర్తో హోత తోర్నిరహవ్యవాట్ ఆస్పాత్రం జుహోర్దేవానాం చమసో దేవపానః అరాగుం ఇవాగ్నేనేమిర్దేవాగుస్త్వం పరిభోరసి ఆవహ దేవాని యజమానాయ అగ్నిమగ్న ఆవహ సోమమావహ అగ్నిమావహ ప్రజాపతిమావహ అగ్నిషోమావావహ ఇంద్రాగ్నీ ఆవహ ఇంద్రమావహ మహేంద్రమావహ దేవాగుం ఆజ్యవాగుం ఆవహ అగ్నిగుం హోత్రాయావహ స్వం మహిమానమావహ ఆచాగ్నే దేవానివహ స్వయజాచయజజాతవేద అగ్నిర్హోతావేత్వగ్నిః హోత్రం వేత్తు ప్రాభిత్రం స్మోభయం సాధుచే యజమాన దేవతా ఘృతవతే మధ్వర్యోశ్రుచమాస్యస్వ దేవాయువం విశ్వవారాన్ క్రీడామహీ దేవాగుం క్రీడేన్యాన్ నమస్యామ నమస్యాన్ యజామ యజ్ఞిజాన్ సమిధో అగ్న ఆజ్యస్య వియంతో తనో నపాదగ్న ఆజ్యస్య వేతో ఇడో అగ్న ఆజ్యస్య వియంతో బర్హిరగ్న ఆజ్యస్య వేతో స్వాహాగ్నిం స్వాహా సోమం స్వాహాగ్నిం స్వాహా ప్రజాపతిం స్వాహాగ్నిషోమో స్వాహేంద్రాగ్ని స్వాహేంద్రం స్వాహమహేంద్రం స్వాహా దేవాగుం ఆజ్యపాన్ స్వాహాగ్నిగుం హోత్రాజ్యుషాణా అగ్న ఆజ్యస్య విజంతో అగ్నిర్భృత్రాణి జంఘనత్ ద్రవిణస్యుర్విపన్యయా సమిద్ధ శుక్ర ఆహుత వృషాణో అగ్నిరాజ్యస్య వేదో త్వగుం సోమాసి సత్పతిః త్వగుం రాజోతవృత్రః త్వం భద్రో అసి క్రతుః జుషాణః సోమ ఆజ్యస్య హవిషో వేదో అగ్నిః ప్రత్నేన జన్మనా శుంభానస్తను భగ్స్వాం కవిర్విప్రేణ వావృధే జుషాణో అగ్నిరాజ్యస్య వేదో సోమగీర్భిష్ట్వా వయమ్ వర్ధయామో వచో విదః సుమృడేకో న ఆవిశ జుషాణః సోమ ఆజ్యస్య హవిషో వేదో అగ్నిర్మూర్ధాదివః కపుత్ పతిః పృథివ్యా అయమ్ ఆగుం రేతాగుం సుజిన్వతి భువో యజ్ఞస్య రజసశ్చ నేత యత్రానియుద్భిః సచసే శివాభిః దివిమూర్ధానందధిరేషు వర్షాం జిహ్వామగ్నే సకృషే హవ్యవాహం ప్రజాపతేన త్వదేతాన్యన్యః విశ్వాజాతాని పరితాబభూవ యత్కామాస్తే జుహుమస్తన్నో అస్తో వయజగ్గస్యామపదయోరగీణాం తదేదపుత్రః పితరరుం సమాతరం ససోనర్భువత్ సభువత్ పునర్మఘః సద్యామోర్నోదంతరిక్షగుం ససువః స విశ్వాభువో అభవత్ స ఆభవత్ అగ్నేశోమాసవేదసా సహూతేవనతంగిర సందేవత్రావభూవసు యువమేతాని దివిరోచనాని అగ్నిశ్చ సోమసక్రతో అధత్తం యువగుం సింధోగుం రభిషస్తేరవద్యాత్ అగ్నేశోమావముంచతం గృభీతాన్ ఇంద్రాగ్నేరోచనాదివ పరివాజేషు భూషసః తద్వాంచేది ప్రవీర్యం శ్యథవృత్రముతసనో దివాజం ఇంద్రాయో అగ్నే సహురే సపర్యాద్ విరజ్యంతావసవ్యస్య భూరే సహస్తమా సహసా వాజయంతా ఏంద్రసానసిగుం రజం సజిత్వా నహం సదాసహం వరిషిష్ఠమోతయే భర రససాహిషే పురోహూతశత్రూన్ జ్యేష్ఠస్తే సుష్మ ఇహ రాజిరస్తో ఇంద్రాభర దక్షిణే నావసూని పతి సింధో నామసి రేవతీనా మహాగుం ఇంద్రోయ ఓజసా పర్జన్యో వృష్టిమాగుం జివ సోమేర్వత్స వృధే మహాగుం ఇంద్రో నృపదాచర్షణి ప్రాహ ఉదద్విబర్హా అమిన సహోభిః అస్మద్రియగ్వావృధే వీర్యాయ ఉరుఃపృథ సుకృత కర్తృభిర్భూత్ విప్రేహి దేవాగుం కుశతోజపిష్ట యద్వాగుం రతోగుం రుతుపతేయజేహ యే దేవ్యా ఋత్విజస్తేభిరగ్నే త్వగుం హోత్రేణామస్యాగతిష్ట అగ్నేభ్యశిష్టకృతం అజాడగ్నిరగ్నే ప్రియాధామాని అజాత్సోమస్య ప్రియాధామాని అజాడగ్నే ప్రియాధామాని అజాట్ ప్రజాపతే ప్రియాధామాని అజాడగ్నే సోమయో ప్రియాధామాని అజాడింద్రాగ్నియో ప్రియాధామాని అజాడింద్రస్య ప్రియాధామాని అజాణ్మహేంద్రస్య ప్రియాధామాని అజాడ్దేవానామాజ్యమానా ప్రియాధామాని యక్షదగ్నేర్హోత ప్రియాధామాని యక్షత్స్వం మహిమానం ఆయజరామే జ్యాయిషః కృణోతసో అధ్వరాజాతవేదాః ద్విషతాగుం హవిః అగ్నేయదద్య విశో అధ్వరస్య హోతః పాపకశోచేవేష్వగుం హి యజ్వా ఋతాయ జాతమహినా విజద్భోః హవ్యావహయ విష్ఠజాతే అద్య ఉపహోతగుం రథంతరగుం సహ పృథివ్యా ఉపమారథంతరగుం సహ పృథివ్యాహ్వయతాం ఉపహోతం వామదేవ్యగం సహాంతరిక్షేణ ఉపమా వామదేవ్యగం సహాంతరిక్షేణ హ్వయతాం ఉపహోతం బృహత్సహ దివా ఉపమా బృహత్సహ దివాహ్వయతాం ఉపహోతాః సప్తహోత్రాః ఉపమా సప్తహోత్రాహ్వయంతాం ఉపహూతా ధేనుః సహర్షభా ఉపమా ధేనుః సహర్షభాహ్వయతాం ఉపహూతో భక్షః సఖా ఉపమా భక్షః సఖాహ్వయతాం ఉపహూతా ఇడోపహూతా ఉపహూతేడా ఉప అస్మాగం ఇడాహ్వయతాం ఇడోపహూతా ఉపహూతేడా మానవీ భృతపదీ మైత్రావరుణీ బ్రహ్మదేవృతముపహూతం దైవ్యా అధ్వర్యవ ఉపహూతాః ఉపహూతా మనుష్యాః యమం యజ్ఞమవాన్ యే యజ్ఞపతిం వర్ధాన్ ఉపహూతేవ్యా వా పృథివీ ఓర్ధ్వజే ఋతావరీ దేవీ దేవపుత్రే ఉపహూతోయం యజమానః ఉత్తరస్యాం దేవయజ్ఞాయామువహూతః భోజసిహ విష్కరణ ఉపహూతః దివ్యేధామన్నుపహూతః ఇదం మే దేవాహవిర్ద్యుషందామితి తస్మిన్నుపహూతః విశ్వమస్య ప్రియముపహూతం విశ్వస్య ప్రియస్యోపహూతస్యోపహూతః దేవం బరిహిః వసువనే వసుధేజస్య వేతో దేవో నరాశగుంసః వసువనే వసుధేజస్య వేతో దేవో అగ్నిస్పిష్టకృత్ సుద్రవిణా మంద్రః కవిః సత్యమన్మాయజీహోతా హోతురు హోతురాయజీయాన్ అగ్నేయాన్ దేవానయాట్ యాగం అపి ప్రే ఏతే హోత్రే అమత్సత తాగం ససనుషేగం హోత్రాందేవంగమాం దివిదేవేషు యజ్ఞమేరయేమం శిష్టకృచ్చాగ్నే హోతా భూః వసువనే వసుధేజస్య నమో వాకేభిః ఇదంద్యా వా పృథివీ భద్రమభూత్ ఆర్ధ్మసూక్త వాకం ఉత నమో వాకం వృద్ధ్యాస్మ సూక్తోచ్యమగ్నే త్వగుంసోక్తవాగసి ఉపశ్రుతో దివ పృథివ్యో ఓమన్వతీ తేస్మిన్ యజ్ఞే యజమానద్యా వా పృథివీస్తాం సంగయే జీవదాను అత్రస్మో అప్రమేదే ఉరుగవ్యూతి అభయం కృతౌ వృష్టిద్యా వా రేత్యా వా సంభువౌ మయో భువౌ ఓర్జస్వతి చపజస్వతి చ సోపచరణా చస్వధిచరణా చ తయోరావిది అగ్నిరిదగం హవిరజుషత అవీవృధతమహోజ్యాయోకృత సోమ ఇదగం హవిరజుషత అవీవృధతమహోజ్యాయోకృత అగ్నిరిదగం హవిరజుషత అవీవృధతమహోజ్యాయోకృత ప్రజాపతిరిదగం హవిరజుషత అవీవృధతమహోజ్యాయోకృత అగ్నే సోమ ఇదగం హవిరజుషేతా అవీవృధేతాం మహోజ్యాయోక్రాతాం ఇంద్రాగ్నీ ఇదగం హవిరజుషేతాం అవీవృధేతాం మహోజ్యాయోక్రాతాం ఇంద్ర ఇదగం హవిరజుషత అవీవృధతమహోజ్యాయోకృత మహేంద్ర ఇదగం హవిరజుషత అవీవృధతమహోజ్యాయోకృత దేవాజ్యపా ఆజ్యమజుషంత అవీవృధంతమహోజ్యాయోక్రత అగ్నిర్హోత్రేణేదగం హవిరజుషత అవీవృధతమహోజ్యాయోకృత అస్యావృధద్ధోత్రాయాం దేవం గమాయాం ఆశాస్తేయం యజమానోసౌ ఆయురాశాస్తే సుప్రజాస్తమాశాస్తే సజాతవనస్యామాశాస్తే ఉత్తరాం దేవజ్యామాశాస్తే భూయోహవిష్కరణమాశాస్తే దివ్యంధామాశాస్తే విష్ణం ప్రియమాశాస్తే యదనేన హవిషాశాస్తే తదశ్యాప్తృభ్యాత్ తదస్మై దేవారాసంతాం తదగ్నిర్దేవో దేవేభ్యో వనతే వయమగ్నేర్మానుషాః ఇష్టం చ పీతం చ ఉభే చ నోద్యా వా పృథివీ అగుంహసస్పాతాం ఇహ గతిర్భావస్యేదం చ నమో దేవేభ్యః తచ్ఛంయోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవే స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం సన్నా అస్తుద్విపదే సంచతుష్పదే ఆప్యాయ స్వసంతే ఇహ త్వష్టారమగ్రియంతన్న స్థురీపం దేవానాం పత్నీరుషటీరవంతునః ప్రావంతునస్తు జయే వాచసాతయే యా పార్థివాసోజా అవామవిభ్రతే తానో దేవీ సుహవాశ్రమ యక్షత ఉతగ్నాభిజంతు దేవపత్నీః ఇంద్రాణ్యగ్నాయ్యశ్మిరాట్ ఆరోదసీ వరుణాని శృణోత్ వియంతు దేవేర్యతుర్జనీనా అగ్నిర్హోత గృహపతిస్సరాజా విశ్వావేదజనిమా జాతవేదా దేవానామృతయో మర్త్యానాం యజిష్ఠస్స ప్రయజతామృతా వా వయముత్వా గృహపతే జనానాం అగ్నే అకర్మ సమిధా బృహంతం అస్థోరిణోగార్హపత్యాని సంతో యజ్ఞేన నస్తేజసా సగం శిషాధి ఉపహోతగం రథం దరగం సహ పృథివ్యా ఉపమారథం దరగం సహ పృథివ్యాక్వయత ఉపహోతం వామదేవ్యగం సహాంతరిక్షేణ ఉపమా వామదేవ్యగం సహాంతరిక్షేణ క్వయత ఉపహోతం బృహత్సహ దివా ఉపమా బృహత్సహ దివాహ్వయతాం ఉపహోతా సప్త హోత్రాః ఉపమాసత్వహోత్రాహ్వయంతా ఉపహోతా ధేనుః సహర్షభా ఉపమా ధేనుః సహర్షభాహ్వయతాం ఉపహోతో భక్షసఖా ఉపమా భక్షసఖాహ్వయతాం ఉపహోతా ఉపహూతా ఉపహూతేడా ఉప అస్మాకం ఇడా ఆహ్వయతా ఇదోపహూతా ఉపహూతేడా మానవే ఘృతపదే మైత్రావరుణీ బ్రహ్మదేవృతమపహూతం దైవ్యా అధ్వర్యవ ఉపహూతా ఉపహూతా మనుష్యా ఇమం యజ్ఞమవాన్ ఏ యజ్ఞపత్నీం వర్ధాన్ ఉపహూతేద్యా వా పృథివీ పూర్వజే ఋతావరీ దేవీ దేవపుత్రే ఉపహూతే యజమానా ఇంద్రాణీ వా విధవా అదితిరివసు పుత్ర ఉత్తరస్యాం దేవయజ్యాముపహూతా భోజసిహ విష్కరణ ఉపహూతా దివ్యే ధామన్నుపహూతా ఇదం మే దేవాహవిర్జుషంతామిది తస్మిన్నుపహూతా విశ్వమస్యా ప్రియముపహూతం విశ్వస్య ప్రియస్యోపహూతస్యోపహూతా ఇతి తృతీయాష్టక పంచమ ప్రశ్నః సమాప్తః అత తృతీయాష్టక షష్టమ ప్రశ్న ప్రారంభః అంజన్ దిత్వా మధ్వరేతే భయంతః వనస్పతే మధునా వేవ్యేన యదూర్ధస్తిష్ఠా ద్రవిణేహ ధత్తాత్ యద్వాక్షయో మాతురస్యా ఉపస్థే ఉచ్ఛయస్వ వనస్పతే అశ్మన్ పృథివ్యా అధి సుమితి వీయమానః వర్చోధా యజ్ఞవాహసే సమిద్ధస్య శ్రయమాణః పురస్తాత్ బ్రహ్మవన్వానో అజరగం సువీరం ఆరే అస్మదమతిం బాధమాన ఉచ్ఛయస్వ మహతే సౌభగాయ ఊర్ధ్వ ఊషణ ఊతయే ఇష్టాదేవో న సవిత ఊర్ధ్వో వాజస్య సమితాయదంజిభిః బాఘద్భిర్విహ్వయామహే ఊర్ధ్వో నః పాహ్యగుంహసో నికేతునా విశ్వగుంసమత్రిణందః కృథేన ఊర్ధ్వాంతరథాయ జీవసే నిగాదేవేషు నో దువః జాతో జాయతే సుదినత్వే అహ్నాం సమర్య ఆవిదథే వర్ధమానః పునంతి ధీరా అపసో మనీషా దేవజా విప్ర ఉదిజర్తి వాచం యువాసు వాసాః పరిభీత ఆగాత్ స ఉశ్రేయాన్ భవతి జాయమానః గంధీరాసః కవయ ఉన్నయంతి స్వాభిజో మనసా దేవయంతః పృథుపాచా అమర్త్యః ఘృతనిర్నిక్స్వాహురః అగ్నిర్యజ్ఞస్య హవ్యవాడ్ తగుం సబాధో యతస్పృచః యుద్ధాధియా యజ్ఞవంతః ఆచక్రురగ్నిమూతయే త్వం వరుణ ఉత మిత్రో అగ్నే త్వాం వర్ధంతి మతిభిర్వసిష్ఠాః ే వసుషణనాని సంతో యూయం పాత స్వస్తిభిః సదాన హోతాయక్షదగ్నిగుం సమిధాసు షమిధా సమిద్ధన్నాభా పృథివ్యా సంగథే వామస్య వర్ష్మన్ దివ ఇడస్పదేవేత్వాజ్యస్య హోతర్యజ హోతాయక్షత్తనో నపాతమదితేర్గర్భం భువనస్య గోపాం మధ్వాద్యదేవో దేవేభ్యో దేవయానాం పశో అనక్తువే త్వాజ్యస్య హోతర్యజ హోతాయక్షన్నరాశగం సంవృషస్త్రం దేగః ప్రణేత్రం గోభిర్వపావాన్ స్యాద్వీరైః శక్తివాన్ రథైః ప్రథమయా బాహిరణ్యైశ్చంద్రీవే త్వాజ్యస్య హోతర్యజ తోతాయక్షదగ్నిమిడకీడితో దేవో దేవాగం ఆవక్షదుగోతో హవ్యవాణమూల ఉపేమయజ్ఞముపేమాం దేవో దేవహూతిమవతు వే త్వాజ్యస్య హోతర్యజ హోతాయక్షద్బర్హిస్సుష్టరీమోర్ణం రదా అస్మిన్ యజ్ఞే విచ ప్రచ ప్రసతాగస్వాసస్థం దేవేభ్యః ఏమేన దద్యవసవో రుద్రా ఆదిత్యా సదంతు ప్రియమింద్రస్యాస్తు వేత్వాజ్యస్రహోతరుజజ తోరాయక్షరిష్వా కవశ్రోకోషధావనేదాతాభిర్జిగతాం విపక్షోభిశ్రయంతాం సుప్రాయణా అస్మిన్ యజ్ఞే విశ్రయంతామృతావృథో వియన్వాజ్యస్రహోతరుజజ హోతాయక్షదుషా సానక్తా బృహతే సుపే సాంద్రే గృహపతిభ్యో యోనిం గృణ్వానే సగ్స్మయమానే ఇంద్రేణ దేవైరేదం బరిహిస్లీదతాం సీతామాజ్యస్రహోతరుజజ హోతాయక్షద్దేవ్యా హోతారా మంద్రా హోతారా కవీ ప్రచేతసా శిష్టమద్యాన్యకర దిశాస్వభిగోర్తమన్య ఊర్జాసతమసేమ్యజ్ఞం దివి దేవేషు దత్తాం పీతామాజ్యస్య హోతమిజ హోతాయక్షత్తిస్రో దేవీరపసామపస్తమా అచ్ఛిద్రమగ్యేదమపస్తన్వతాం దేవేభ్యో దేవీర్దేవమపో వియన్వాజ్యస్య హోతమిజ తోదాయక్షమచిష్టుమపాకం రేతోధా విశ్రవసంగశోధా పురోపమకామకర్షణం సుపోష పోషై సీరో వీరైర్వేత్వాజ్యోతర్యజ హోదాయక్షనస్పతిపావస్రక్షద్ధిగోష్టారగం శశమన్నర స్వదాత్సరిదేవో దేవేభ్యో హవ్యాడ్వేత్వాజ్యస్రహోతమిజ హోతాయక్షదగ్నిస్వాహాజ్యస్య స్వాహా మేధస స్వాహా శోకానాగస్వాహా స్వాహాకృతే నాగస్వాహా హవ్యసోక్తీనా స్వాహా దేవాగుం ఆజ్యపాన్ స్వాహాగ్నిగుం భోక్తాజ్యుషాణా అగ్న ఆజ్యస్య విజంతుహోతర్యజ సమిద్ధో ఆద్యమనుషో దురోణే దేవో దేవాన్ యజసి జాతవేద ఆచవహమిత్రమహశ్చిఖిత్వాన్ త్వందూతః కవిరసి ప్రచేతాః తనూనపాత్పథరితస్య జానాన్ మధ్వాసమంజాన్ స్వదయాసుభిక్వ మన్మానిభిరుతయజ్ఞమృంధన్ దేవత్రాచకృణుహ్యధ్వరన్నః నరాశగుంసస్య మహిమానమేషా ఉపస్తోషామయజతస్య యజ్ఞైః తే శుక్రతమశ్రుతయోధిగంధాః స్వదంతు హేవా ఉభయాని హవ్యా ఆజుహ్వాన ఏడ్యో మంజ్యశ్చ ఆయాే వసుభిశోషాందేవానామసిహోతా సజేనాక్షీషితో జీయాన్ రాశీనం బరిహ ప్రతిశా పృథివ్యా వస్తోరస్యావృజ్యతే అగ్రే అహ్నా యు ప్రసహే వితరం వరీయ దేవేభ్యో అదితయే శ్యోనం ఎతస్వదీరుర్విజా విశ్రయంతా పతిభ్యో నజనజశుంభమానా దేవీర్ద్వారో బృహదేర్విశ్వమిన్వా దేవేభ్యో భవసుప్రాయణా ఆశుష్మయంగే యజతే పాదే ఉషాసానక్తా తదతాన్నియోనౌ దివ్యేయోషణే బృహతే సురుక్మే అధిశ్రియగుం శుక్రపి సందధానే దైవ్యాహోతారా ప్రసమా సువాచా విమానాయజ్ఞం మనుషో యజధ్యై పచోదయంతా విదథేషు కారూ ప్రాచీనం జ్యోతి ప్రదిశా దిశంతా ఆనో యజ్ఞం భారతీతూయమేతో ఇడా మనుష్వదిహ చేతయంతీ ఇస్రో దేవీర్బర్హిరేదగ్ఞస్యోనం సరస్వతే స్వమసస్వదంతో య ఇమే ద్యావా పృథివీ జనిత్రీ రూపైరపిగుం షడ్భువనాని విశ్వా తమద్యహోతరిషితో జీయాన్ దేవంతుష్టారమిహ యక్షి విద్వాన్ ఉపావసృజత్మన్యాసమంజన్ దేవానాం పాథరుతుసాహమేగుంషి వనస్పతిశ్రమితా దేవో అగ్నిః స్వదంతు హవ్యం మధునా ఘృతేన సద్యో జాతోద్యమిమీత యజ్ఞం అగ్నిర్దేవానామభవత్పురోగా అస్య హోతుః ప్రతిశ్రితస్య వాచి స్వ స్వాహాకృతం హవిరదంతు దేవా అగ్నిర్హోతానో అధ్వరే వాజే సన్ పరిణీయతే దేవో దేవేషు జగ్నిజః పరిప్రవిష్ట్యధ్వరం యాచ్చగ్నిరథేరివ ఆ దేవేషు ప్రజోదధత్ పరివాచపతిః కవిః అగ్నిర్హవ్యాన్యక్రమేత్ దధగ్రత్నాని దాశుషే అజైదగ్నిః అసనద్వాజన్ని దేవో దేవేభ్యో హవ్యావాట్ ప్రాంజోభిర్హింబాన ధేనాభిః కల్పమాన యజ్ఞస్యాయు ప్రతిరన్ ఉపప్రేష్యహోత హవ్యాదేవేభ్య దేవ్యాశ్రమితార ఉతమనుష్యా ఆరభధ్వం ఉపనయతమేధ్యాదుర ఆశాసానామేధపతిభ్యాం మేఘం ప్రాస్మా అగ్నిం భరత స్పృణీత బరిహిః అన్వేనం మాతామన్యతాం అనుపితా అనుభ్రాతా సగర్భ్యః అనుసఖాసయోచ్ఛః ఉదీచేనాగం అస్య పదో నిధత్తాత్ సోర్యం చక్షుర్గమయతాత్ వాతం ప్రాణమన్వసృజతాత్ విషశ్రోత్రం అంతరిక్షమసం పృథివేగం శరీరం ఏకథాస్యత్వచమాచ్యతాత్ పురాణాభ్యా అవిశసో వపాముఖిదతాత్ అంతరేవోష్మాణం వారయతాత్ శేనమస్య వక్షఃకృణుతాత్ ప్రశసా బాహూ శలాదోషణీ కశ్యపేవాగుంసా అచ్ఛిద్రే శ్రోణీ కవశోరూస్రే కపర్ణాష్ఠీవంతా షడ్వింశతిరస్య వంగ్రయ తా అనుష్ఠ్యోచ్యావయతాత్ గాత్రం గాత్రమస్యానూనం కృణుతాత్ ఊవధ్యగోహం పార్థివం ఖనతాత్ అస్నారక్షసకం సృజతాత్ అనిష్ఠుమస్య మారావిష్ట పురోకం మన్యమానాః మేద్వస్తోకేతనజే రవితారవచ్చమితారః అధ్విగోషమేధ్వం సుషమిషమేధ్వం శమేధ్వమధ్విగో అధ్రిగుశ్చాపాపశ్చ ఉభౌ దేవానాగం శమితారౌ తావిమం అశగ్రశ్రవజతాం ప్రవిద్వాగుంసౌ యథాయథాస్యశ్రపణం తథా తథా ద్విషస్వత ప్రథస్తమం వచో దేవప్సరస్తమం హవ్యాజుహ్వాన ఆసని నిమన్నో యజ్ఞమమృతేషు ధేహి ఇమా హవ్యాజాతవేదోజుషస్వ స్తోకానామగ్నే మేధసో ఘృతస్య హోత ప్రాశాన ప్రథమో నిషద్య ఘృతవంతః పావకతే స్తోకాశ్చోతంతి మేధసః స్వధర్మం దేవమీతయే శ్రేష్టం నో ధేహి వార్యం తుభ్యర్గస్తోకాఘృతశ్చ్యుతః అగ్నే విప్రాయసంత్య ఋషిశ్రేష్టః సమిధ్యసే యజ్ఞస్య ప్రావితా భవ తుభ్యర్గస్తోతం యద్భిగో సచీవ స్తోకాసో అగ్నే మేధసో ఘృతస్య కనిషస్తో బృహతా భానునాగాః హవ్యాజుషస్వ మేధిర ఓజిష్టందే మధ్యతో మేద ఉద్ధృతం ప్రతే వయం దదామహే స్తోతంతి దేవసో స్తోకా అధిత్వచి ప్రజితాం దేవసోభిః ఆవృత్రహణావృత్రహభిః శుష్మైః ఇంద్రజాతం నమోభిరగ్నే అర్వాక్ యువగుంరాధోభిరకవేభిరింద్ర అగ్నే అస్మే భవతముత్తమేభిః హోతాయక్షజింద్రాగ్నే సాగస్య వపాయామేధసః ద్యుషేతాగం హవిః హోతర్యజ ఇహ్యక్షన్మనసావస్య ఇచ్ఛన్ ఇంద్రాగ్నే న్యాస ఉతవాసజాతాన్ నాన్యాయువత్రమతిరస్తి మహ్యం సవాంధిరం వాజయంతీ మతక్షం హోతాయక్షజింద్రాగ్నే రోడాశస్య దుషేతాగం హవిః హోతర్యజ స్వామీణతే అజిరందోత్యాయ అరిష్మంతస్తమిన్మానుషాసః యస్య దేవైరాసతో బర్హిరగ్నే అహాన్యస్మై సుజినా భవంతో హోతాయక్షదగ్నిం రోడాశస్య దుషపాగం హవిః ఓధర్యజ గీర్భిర్విప్ర ప్రమతిమిచ్చమాన ఈట్టేరయశసం పూర్వభాజ ఇంద్రాగ్నేర్త్రహణాసు వజ్రా ప్రణానవ్యేస్తిరతం దేష్ణై నాచ్చేద్మరశ్మేగం రతినాధమానా పితృనాగం శక్తిరనుజమానా ఇంద్రాగ్నిభ్యాంకం వృషణో మదంతి తాశ్రీభిషణాయాస్థే అగ్నిగం సుదీతిగం సుదృశం గృణంత నమస్యామస్తేడ్యం జాతవేద ోతమరతిగం హవ్యవాహం దేవా అగృణ్వన్నమృత నాభిగ్రిహ్యగ్నే ప్రథమో మనోత అసో అభవోదస్మహోత స్వగుంసే వృషన్నకృణాద్ష్టరే సహో విశ్వస్మై సహసే సహధ్యై అథాహోత్యసీదో యజీయాన్ ఇడస్పద ఇషజన్నేభ్య సన్ తన్వానర ప్రథమం దేవయంత మహోరాజే చితయంతో అనుగ్మన్ హృదే వయంతం బహుభిర్వసభ్యైరయింజాగృవాగుంసో అనుగ్మన్ రుషంతమగ్నిందర్శతం బృహంతం వపావంతం విశ్వహాదీదివాగుంసం పదం దేవస్య నమసా విజంత శ్రవస్య వశ్రవ ఆపన్నవృత్తం నామాదిచిద్దధిరే యజ్ఞాని భద్రాజాంతేర్ణయంత సందృష్టో త్వాం వర్ధంతి క్షితయః పృథివ్యాం త్వగం రాజ ఉభయా సోజనానాం త్వం త్రాతరణే చేత్యోభోః పితా మాతా సదమిన్మానుషాణాం సపర్యేణ్యస్స ప్రియో విక్ష్వగ్నిః సోతామంద్రామిషతాయజీయాన్ తన్వాజంతమ ఆదిదివాగుంసం ఉపగ్నుబాధో నమసా సదేమ తన్వాజగం సుధియో నవ్యమగ్నే సుమ్నాజవ ఈమహే దేవజంత విశో అనజోదీద్యాన దివో అగ్నే బృహత రోచనేన విశాంకవిం విష్పతిగం శస్వతీనా విదోషణం వృషభం చర్షణీనా ప్రేతీషణి విషయంతం పావకం రాజంతమగ్నిం యజతగం రజీణా సో అగ్నయీజే శశమే చమర్త యస్త ఆనట్ సమిధా హవ్యదాతిం య ఆహుతిం పరివేదానమోభిః తిష్ఠేత్ సభామాదధతే త్వోతః అస్మా ఉతే మహి మహే విధేమ నమోభిరగ్నే సమిధోత హవ్యై దేదే సో నో సహసో గేర్భిరుక్థై ఆతే భద్రాయాగుం సుమతో యతేమ ఆయస్తతంధరోదసే విభాస శ్రవోభిష్టశ్రవస్య స్తరుత్రః బృహద్భిర్వాజయే స్థవిరేభిరస్మే రేవద్భిరగ్నే వితరం విభాహి బృహద్వసో సదమిధ్యేహ్యస్మే భూరితోకాయతనజాయ పశ్వ పూర్వీర్షో బృహతీరారే అఘా అస్మే భద్రాఘోశ్రవసాని సంతో వరోణ్యగ్నే పురుధాత్వాజా వసూ నిరాజన్ వసుతాతే అశ్యాం పురోణిహిత్వే పురువారసంతి అగ్నే వసువిధతే రాజనిత్వే ఆభరతకం శిక్షతం వజ్రబాహో అస్మాగుం ఇంద్రాగ్నే అవతగుం శచీభిః ఇమేను తే రశ్మయః శౌర్యస్య తేభిస్తవిత్వం పితరో న ఆయన్ హోతాయక్షమింద్రాగ్నే ఛాగస్య హవిష ఆత్తా మధ్య మధ్యతో మేద ఉద్భృతం పురా ద్వేషోభ్యః పురా పౌరుషేయ్యాభ్యః ఘస్తాన్ నూనం ఘాసే అజ్రాణాయ్యవస ప్రథమానాం సుమక్షరాణాగం శతరుద్రియాణాం అగ్నిష్వాత్తానాం పీవోపవసనానాం పార్శ్వతశ్రోణితశ్రితామత ఉత్సాదతః అంగాదంగాదవత్తానాం కరత ఏవేంద్రాగ్నే దుషేతాగం హవిః హోదర్యజ దేవేభ్యో వనస్పతే హవేగుంషే హిరణ్యవర్ణ ప్రతిపత్తే అర్థం ప్రదక్షిణిద్రశనజా నియూయ ఋతస్య పక్షిపతిభిరజిష్ఠై హోతాయక్షద్వనస్పతిమభిః ఇష్టతమయారభిష్టయా రశనజాభిత యత్రేంద్రాగ్నియోశ్చాగస్య హర్ష ప్రజాధామాని యత్ర వనస్పతేః ప్రజాపాసాగంసి యత్ర దేవానామాజ్యమానాం ప్రజాధామాని యత్రాగ్నేర్హోతః ప్రజాధామాని తత్రైతం ప్రస్తుత్యేవోపస్తుత్యేవోపావస్రక్షజ రభీజాగుంసమివ కృత్వీ కరదేవం దేవో వనస్పతిః జుషతాగం హవిః హోతర్యజ విప్రేహి దేవాగం ఉషతోజపిష్ఠ విద్వాగం హృతోగం రరుత్వపతేగజేహ తే దైవ్యా ఋత్విజస్తేభిరగ్నే త్వగం హోతృణామస్యాగతిష్ఠ హోతాయక్షదగ్నిగ్రస్తిష్టకృతం అయాడగ్నిరింద్రాగ్నిజోశ్చాగస్య హర్ష ప్రియాధామాని అయాడ్వనస్పతే ప్రియాపాసాగంసి అయాడ్దేవానామాజ్యపానాం ప్రియాధామాని యక్షదగ్నేర్హోతః ప్రియాధామాని యక్షత్స్వం మహిమానం ఆయజతామే జ్యాషః కృణోతు సో అధ్వరాజాతవేదాః ద్విషతాగం హవిః హోతర్యజ ఉపోహయద్విజథం వాజినోగోః గేర్భిర్విప్రాః ప్రమతిమిచ్చమానాః అర్వంతో నకాష్ఠాన్న క్షమానాః ఇంద్రాగ్నిజోహువతో నరస్తే వనస్పతేరశనజాభిధాజ పిష్టతమజా భజమాని విద్వాన్ వహదే భద్రాదిభిషో హవేగుంషి ప్రచదాతారమృతేషు దోషః అగ్నిగ్రస్పిష్టకృతం అయాడగ్నిరింద్రాగ్నిజోశ్చాగస్య హవిష ప్రియాధామాని అయాడ్వనస్పతే ప్రియాపాథాగుంసి అయాద్దేవానామాజ్యపానాం ప్రియాధామాని యక్షదగ్నేర్హోతః ప్రియాధామాని యక్షత్స్వం మహిమానం ఆయజతామే జ్యాషః కృణోతు సో అధ్వరాజాతవేదాః దిశతాగం హవిః అగ్నేగదద్య విశో అధ్వరస్య హోతః పావకశోచేవేష్వగం హి యజ్వా ఋతాయజాసి మహినా విజద్భోః అవ్యావహయవిష్ఠయాతే అద్య దేవం బర్హిస్సు దేవం దేవైః స్యాత్ సువీరం వీరైర్వస్తోర్భృజేతాత్తోస్ప్రభ్యజేతాత్యన్యాన్ రాజా బర్హిష్మతోమదేన వసువనే వసుభేజస్య వేతుగిజ ఏవేర్ధారః సంఘాతే విడ్వేర్జామన్ శిఖిరా ధ్రువా దేవహూతో వత్సయీమే నాస్తరుణ ఆమిమీజాత్ కుమారో వానవజాతో మైనార్వా రేణుకకాట ప్రణగ్వసువనే వసుధేజస్య మియం ధృగజ దేవీ సహసానక్తాద్యాస్మిన్ యజ్ఞే ప్రయత్యః ప్రేతామపి నోనందేదేర్విష ప్రాజాశిష్టాగం సుప్రీతే సుధితే వసువనే వసుధేజస్య వీతాంగజ దేవీ జోష్ట్రే వసుభిజోరణ్యాఘాద్వేషాగం సియుజవదాన్యావక్షద్వసువార్యాణి యజమానాయ వసువనే వసుధేజస్య వీతాంగజ దేవీ ఓర్జాహుతి ఇషమోర్జమన్యావక్షాత్సద్భిగుంసపీతి మన్యానమేన కోర్వందయమానా శ్యామ పురాణేన నభంతామోర్జమోర్జాహుతి ఓర్జయమానే అధాతాం వసువనే వసుధేజస్య వీతాంగజ దేవాదైవ్యాహోతారానేష్టారాపోతారాహతాఘశగుంసా వా భరద్వసోవసువనే వసుధేజస్య వీతాంగజ దేవేస్తిస్రస్తిస్రో దేవీరిడా సరస్వతీ భారతీవ్యాం భారత్యాదిత్యైరస్పృక్షత్సరస్వతీమగం రుద్రైర్యజ్ఞమావేదిహైవేటజా వసుమత్యాహమాదం మదేమ వసువనే వసుధేజస్య వియం తుగజ దేవో నరాశగుంసస్త్రిశీర్షాషరక్షశతమిదే నరుం పృష్ఠా ఆదధతి సహస్రమీం ప్రవహంతి మిత్రావరుణేదస్య హోత్రమర్హతో బృహస్పతి స్తోత్రమశ్వినాధ్వర్యవం వసువనే వసుధేజస్య వేతుగజ ఏదో వనస్పతిర్వర్ష ప్రాబాధృత నిర్నిద్యామగ్రేణ స్ప్రక్షదాంతరిక్షం మధ్యేనా ప్రాపృథివీపరేణ ద్రువంహేత్వ సువనే వసుధేజస్ వేదుజిద ఏం బర్హిర్వారిధేధాసి ప్రచ్యుతేనామ ప్రచ్యుతామధరణం పురస్కారహ్యశస్వేన బర్హిషాన్యా బర్హేగ్యభిష్యామవసువనే వసుధేయస్ వేతుజ ఏవో అగ్నిష్టకృత్సుద్రవిడామంద్ర కవి సత్యమన్మాజతిహోతాహోతురహోతురాజతిజానఘ్నేజాన్ దేవానజాడ్యాగం అపి ప్రేర్యే హోత్రే అమత్సతాగం సరుషేగం హోత్రాంగమాజ్ఞమే జయమగ్గస్పష్టకృచ్చాగ్నేహోతాభోర్వసువనే వసుధేజస్ నమో వాకేవీ ఏం బర్హి వసువనే వసుధేజస్ వేతో దేవేర్వార వసువనే వసుధేజస్ వియంగో దేవీ ఉషాసానక్త వసువనే వసుధేజస్ వీత దేవీ జోష్ట్రీ వసువనే వసుధేజస్ వీత దేవీ ఊర్జాహుతి వసువనే వసుధేజస్ వీత దేవాదేవ్యాహోతారా వసువనే వసుధేజస్ వీత దేవేస్తిస్రస్తిస్రో దేవీ వసువనే వసుధేజస్ విజంతో దేవో నరాశగంస వసువనే వసుధేజస్ వేతో దేవో వనస్పతి వసువనే వసుధేజస్ వేతో దేవం బర్హిర్భారతీనా వసువనే వసుధేజస్ వేతో దేవో అగ్నిష్టకృత్ సుద్రవిణామంద్ర కవి సత్యమన్మా గజీహోతా హోతురహోతురాగజీయాన్ అగ్నేజాన్ దేవానజాట్ యాగం అభిప్రే ఏతే హోత్రే అమత్సత తాగం ససనుషేగం హోత్రాన్ దేవంగమాన్ దివి దేవేషు యజ్ఞమేవ జయమాన్ శ్రష్టకృచ్చాగ్నేహోతా భో వసువనే వసుధేజస్ నమో భాగేభి అగ్నిమద్యహోతారమవృణీకాయమాన పశన్ భక్తే పశన్ పురోడాశం భద్రంగాగ్నిభ్యాగతం సోపస్థా అద్య దేవో వనస్పతిరభవదింద్రాగ్నిభ్యాగేనాధత్తాంతం మేధస్త ప్రతిపచతాగ్రభేష్మీవృధేతాం పురోడాశనత్వామద్యర్ష ఆర్షేజర్షేణాన్న పాదవృణీకాయమానో బహుభ్య ఆసంగతేభ్య ఏష మే దేవేషు వసువార్యాయక్ష్యత దేవాదేవదానాన్యదుస్తాన్యస్మా ఆచశాస్వాచగురస్వేషితశ్చహోతరసి భద్రవాచ్యాయ ప్రేషితో మానుషః సోక్తపాకాయ సోక్తా బ్రూహి హరిః ఓం. ఇతి తృతీయాష్టః షష్టమ ప్రశ్నః సమాప్తః.